అరవై యోగులకు ఉండేది సూక్ష్మశరీరం మాత్రమే. రాముడు, గురుదేవ, ఇదే ఇంట్లో పూర్వం పద్మలీల ధ్యానం చేస్తూ కూర్చొని సూక్ష్మశరీరంతో బయటికి వెళ్ళింది కదా. ఇప్పుడామె స్థూల శరీరం ఇక్కడ ఉండి ఉండాలి కదా. దాని మాట చెప్పరేమీ? వశిష్ఠుడు ఒకడికి తాను లేడిపిల్లగా పుట్టినట్లు కల వచ్చిందనుకో, వాడు మెలకువ వచ్చిన తరువాత కూడా తన లేడీ శరీరం ఎక్కడ ఉందని వెతుక్కుంటాడా? వెతుక్కోడు కదా. అలాగే పద్మలీలకు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అబ్బింది. అందువల్ల ఆమెకు ఈ జాగ్రత్ ప్రపంచం అంతా స్వప్నంగాలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆమె ఏ ప్రపంచాన్ని చూస్తోందో అది పూర్వం ఆమె దృష్టిలో సత్య ప్రపంచంగా ఉండేది. మరి ఇప్పుడో? ఇప్పుడు రూపాలు కనిపిస్తున్నాయి, పేర్లు వినిపిస్తున్నాయి, కానీ అంతా బ్రహ్మమేమే. కనుక ఆమె దృష్టిలో ఆ పూర్వ శరీరానికి అస్తిత్వమే లేదు. రాముడు, గురుదేవ, అంటే యోగులకు సూక్ష్మదేహమే తప్ప భౌతిక దేహం లేనే లేదని మీరు తెలుస్తున్నారు. కాని యోగులు జీవించి ఉండి స్థూల శరీరాలతో తిరుగుతూ ఉండటం మనకు కనిపిస్తోంది కదా. వశిష్ఠుడు, రామ, యోగులకు శరీరము మరణము కూడా రెండు రకాలు. ఒకటి, తన ప్రారబ్ధం త్వరగా నశించటం కోసం యోగి అనేక దేహాలను ఒకేసారి ధరిస్తాడు. వాడు పాత దేహాన్ని వదిలి ఈ కొత్త దేహాలను ధరిస్తున్నాడు కనుక ఇది ఒక రకం మరణమే. ఇలాంటివాడికి పూర్వపు స్థూలదేహం లేనే లేదు కదా. కొత్తగా వచ్చినవి కల్పిత దేహాలే కదా. రెండు, యోగికి ప్రారబ్ధం పూర్తిగా నశించిపోతే విదేహ కైవల్యం వస్తుంది. ఇది ఒక మరణమే. దీంట్లో కూడా ఆయసర్ 83, పూర్వపు స్థూలదేహం మగలదు. ఇలాంటి రెండు రకాల మరణాల్లో ఏదో ఒక మరణాన్ని పొందినవాడే అసలైన యోగి. వాడికి స్థూలదేహం ఉండే అవకాశమే కనిపించడం లేదు. వీళ్లల్లో విదేహ కైవల్యం పొందినవాడి విషయంలో ఒక విశేషం ఉంది. వాడికి విదేహ కైవల్యం కలగగానే పిడుగుపడ్డట్టుగా శరీరం ఎగిరిపోదు. ఎండవల్ల మంచుగడ్డ కరిగిపోయినట్టుగా క్రమంగా క్షీణించిపోతుంది. అందుచేత అది కొద్ది కాలం నిలబడి ఉన్నట్టుగా ఇతరులకు భ్రమ కలుగుతుంది. నిజానికి నిజమైన యోగి శరీరాన్ని సామాన్యజనులు చూస్తున్నారంటే అది ఆ యోగి యొక్క సంకల్ప బలమే. వీళ్లు నన్ను చూడాలి అని ఆయన సంకల్పించుకుంటే వాళ్లు చూస్తారు. ఆ దేహం స్థూలదేహం అవటం వల్ల వాళ్లు చూడటం లేదు. ఆ యోగి సంకల్పం వల్ల చూస్తున్నారు. యోగికి అలాంటి సంకల్పం లేకపోతే అతని దేహం ఇతర యోగులకు కూడా కనిపించదు. మరో విధానం కూడా ఉంది. యోగి యొక్క స్థూల శరీరం మంచుగడ్డ లాగా కరిగిపోయే లోపల ఆ యోగి దృష్టిలో అది పూర్తిగా లేనిది. ఇక సామాన్యజనుల్లో పుణ్యాత్ములైన వారి పుణ్యవాసనల వల్ల వాళ్లకి ఆ యోగి సజీవంగా కనిపిస్తూ ఉంటాడు. చూసేవారి పుణ్యం క్షీణిస్తే ఆ యోగి మరణించినట్టు కనిపిస్తాడు. ఇందుకు సరైన ఉదాహరణ ఈ సభలో ఉన్న వ్యాసుడి పుత్రుడు సుకుడే. ఆ సుకుడు విదేహముక్తిని పొందిన తరువాత పరీక్షిత్తు పుణ్యం వల్ల పరీక్షిత్తు సభలో మళ్లీ కనిపించి భాగవతం ఉపదేశించాడు. కనుక రామ, యోగులకు స్థూలదేహం లేకపోయినా అది ఉన్నట్టు లోకులకు కనిపించడంలో దోషమేమీ లేదు. రాముడు, గురుదేవ, యోగులకు అంతకు ముందున్న స్థూలదేహమే ఆతివాహిక దేహంగా మారుతుందా లేక కొత్తగా అది తయారవుతుందా? ఎందుకడుగుతున్నానంటే తత్వజ్ఞానంచేత పాత దేహం బాధితమవుతుంది అనగా కారణంతో సహా తొలగిపోతుంది. పోనీ కొత్తగా ఆతివాహిక దేహం పుట్టిందంటే జ్ఞానం కలిగిన యోగికి సూక్ష్మమే అగుగాక మళ్లీ మరో దేహం పుట్టిందంటే అతని జ్ఞానం నాశనమైనట్టే. అందువల్ల ఏ పక్షమూ కుదరక అడుగుతున్నాను. వశిష్ఠుడు, బహుశో హిప్తమేతత్తే నగృహ్లాసి కిముత్తమ ఆతివాహిక ఏవాస్తి నాస్త్యవేహాధి భౌతిక కుట్ర.57 శ్లో 29. రామ, ఎన్నిసార్లు చెప్పానయ్యా, అర్థం చేసుకోవేం. స్థూల శరీరం అనేది లేనే లేదు. ఉన్న సూక్ష్మశరీరమే అభ్యాసబలంచేత స్థూలమైపోతుంది. వివేకం కలిగి అది స్థూలమనే భ్రాంతి తొలగిపోతే సూక్ష్మశరీరమే మిగులుతుంది. రాముడు, సూక్ష్మమే స్థూలంగా మారుతుంటే సూక్ష్మ శరీరంలో లేని బరువు, గట్టిదనం వంటివి స్థూల శరీరంలోకి ఎలా వచ్చాయి? వచ్చినవి తత్వజ్ఞానం వల్ల ఎలా పోతున్నాయి? వశిష్ఠుడు, నీ సూక్ష్మ శరీరమే కదా, నీ కలలో బరువైన గట్టి శరీరంగా తయారవుతోంది. మెలకువ వచ్చేసరికి ఆ శరీరంతో పాటు ఆ గట్టిదనము, ఆ బరువు అన్నీ పోతున్నాయి గదా. అలాగే ఇదీను, అదిగాక మామూలు అజ్జుల విషయంలోనే స్థూలదేహం శవమై కట్టెల్లో కాలిపోతే వాళ్లకి సహజంగా ఉన్న సూక్ష్మదేహం బయటపడి దానితో పరలోకాలకు ప్రయాణాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఏ వాసనలు లేని తత్వజ్ఞానులకు స్థూలదేహం పూర్తిగా బాధితమైపోతే ఇక సహజ సిద్ధమైన సూక్ష్మ శరీరం మిగలటంలో. ఆయసర్ 84. అభ్యంతరం ఏమిటి? ఇక్కడ సూక్ష్మ శరీరం అంటే చిచ్చరీరము అని అర్థము. జ్ఞానం పరిపక్వమైన యోగులకు జీవించి ఉండగానే ఇలాంటి ఆతివాహిక దేహం లభిస్తుంది. ఆతివాహిక దేహం సూక్ష్మదేహం, చిద్దేహం. ప్రతివాడికి మెలకువలో ఉండగా నేను స్థూల స్వరూపుడి అనే భావం ఉంది. అందువల్ల స్వప్నంలో వాడు తనను స్థూల స్వరూపుడుగానే చూసుకుంటున్నాడు. అలా కాక ఎవడికైనా ఒకడికి మెలకువ ఉండగా నేను స్థూల స్వరూపుణ్ణి కాదు అనే జ్ఞానం కలిగితే అప్పుడు వాడికి స్వప్నంలో కూడా అదే స్మృతి కలిగి ఆ కలలో వాడి శరీరం సూక్ష్మంగానే ఉంటుంది. స్మృతికి అలాంటి శక్తి ఉంది. ఇలాంటి స్మృతి మామూలు వాళ్లకి స్వప్నంలో కూడా కలగదు. ధ్యాననిష్టలో పట్టుచిక్కిన వారికి మాత్రం అది మెలకువలోనూ కలలోనూ కూడా కలుగుతుంది. రాముడు, గురుదేవ, తత్వజ్ఞానం కలగంగానే ఉన్న దేహం పోతుందంటే మరి అనర్థం కాదా? వశిష్ఠుడు, రామ, ఎంతమాత్రము కాదు. ముత్యపు చిప్ప మీద కనిపించిన వెండి పోయిందని జ్ఞానం కలిగినవాడు ఏడుస్తాడా?